పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది డోంట్ కేర్ నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది డోంట్ కేర్ గిద తిరిగాయి నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి నేను తాగితే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిశాయి నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిశాయి తెల్లవారితే వెనక నజేరి నవ్వుకుంటాయి డోంట్ కేర్ నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది మనసును దాచేటందుకే పై పై నవ్వులు ఉన్నాయి మనిషికి లేని అందం కోసమే రంగులు ఉన్నాయి ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి డోంట్ కేర్ నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది మనిషిని మనిషి కలిసేటందుకే పెదవులు ఉన్నాయి పెదవులు మధురం చేసేటందుకే మధువులు ఉన్నాయి బాధలన్నీ బాటిల్లో నేడే దింపేసాయి బాధలన్నీ బాటిల్లో నేడే దింపేసాయి అగ్గి పుల్ల గీచేసాయి నీలో సైతం తరిమేసాయి డ్రైవ్ ది డెవిల్ అవుట్